సీలా కోపమేళ్ళ మనకేలా గోల మందారమాల మా పటేళ్ళ ఓహో పిల్ల సుభానల్లా రాగల్లో విరాగాల మిసమిస వయసు రుసరు సల దరువుల గుస గుస తెలిసె కలికి చిలక కసి కసి పెదవి కదలి కల కవితల పిలుపులు తెలిసె కవిని గనక ఓహో లైల ఓ చారు సీల కోపమెల్ల మనకేలా గోల మందార మాల మా పటేళ విశాఖలోనూ నేను వసంతమే ఆడాల హుషారుగా చిన్న పెద్ద షికారులే చెయ్యాల వివాహపు పొత్తుల్లోనే వివాదమావోబాల వరించిన వలపుల్లోనే విరించిన రాయాల అంద చందాల అతివల్లో నా కోపమే రూపమా కోపతాపాల మగువల్లో నా తప్పని తాళమా చాలే బాలని ఛాఛీల సంధ్యారాపన ఓహో లైల ఓ చారుశీల కోపమెలా మనకేలా గోల మందారమాల మా పటేళ్ళ ఓహో పిల్ల సుభానల్లా సరాగల్లో విరాగాల విసమిస వయసు రుసరు సల దరువుల గుస గుస తెలిసె కలికి చిలక కసి కసి పెద్ద బిక్క తల్లికల కవితల పిలుపులు తెలిసె కవిని గనక జపించిన మంత్రం నీదే తపించిన స్నేహల్లో ప్రపంచము స్వర్గం నీవే స్మరించిన ప్రేమల్లో చెలిసకి అంటూ నీకై జ్వలించిన ప్రాణంలో ఇది కథ అన్నీ తెలిసి క్షమించవే ప్రాయంతో కళ్ళబేరాలకొచ్చాకైనా కాకలే తీరవా నేను మార్చేసి పాహి అన్నా కేకలే చారుశీల కోపమెల్ల మనకేలా గోల మందారమాల మా పటేళ్ళ ఓ పిల్ల సుభానల్లాగల్లో విరాగాల ఒరు మిస మిస వయసు రుసరు సల దరువుల గుస గుస తెలిసే కలికి చిలక కసి కసి పెదవి కదలి కల కవితల పిలుపులు తెలిసే కవిని గనక ఓహో లైల ఓ చారశీల కోపమెల మనకెల్లా గోల మందారమల్ల మా పటేళ్ళ.